తస్మిరసిక్షజాయద్వాక్షయం జిన్వప్రేతిరసితం మాయద్వా ధర్మం జిన్వాన్వితిరసి దివేద్వా దివం జిన్వసం తిరస్యంతరిక్షాయద్వాంతరిక్షం జిన్వప్రతిధిరసి పృథివ్యేద్వా పృథివీం జిన్వాష్టంభోసి వృష్ట్యేద్వా వృష్టిం జిన్వప్రభాస్యం హేద్వాహర్జిన్వానువాసి రాత్రియేద్వా రాత్రిం జిన్వోషిక శివశుభ్రస్వా వసోం జిన్వప్రకేతోసి రుద్రేభ్యస్వా రుద్రాంజన్వసతిరస్యాదిత్యేభ్యస్వాదిత్యాంజన్వౌజోసి పితృభ్యస్వాజన్వసి ప్రజాభ్యస్వా ప్రజాజన్వృతమారాణసి పశుభ్యస్వా పశూంజన్వ రేవదస్యోషేభ్యస్వౌషేర్జిన్వాభిజితసి యుక్తగ్రావేంద్రాజత్వేంద్రం జిన్వాధిపతిరసి ప్రాణాజత్వా ప్రాణం జిన్వేంద్రాస్య పానాజత్వా పానం జిన్వ సగం సర్వాస చక్షుషేద్వా చక్షుర్జన్వజోధ అసి శ్రోత్రాజత్వా శ్రోత్రం జన్మ నివృదసి ప్రవృదసి సంవృదసి వివృదసి సగం రోహోసి రోహోసి ప్రరోహోసిన రోహోసి సుఖోసి మేషశ్రేయసి రాజ్ఞసి ప్రాచేదిగ్వసవస్తే దేవా అధిపతయోగ్నిర్హేతీనాం ప్రతి సర్దాత్తృత్వా స్తోమః పృథివ్యాగ్రజత్వాజ్య ముఖ్యమవ్యసగత్స్తభ్నాదురథంతరగం సామ ప్రతిష్ఠిత్యై విరాటసి దక్షిణాది రుద్రాస్తే దేవా అధిపతదగింద్రో హేతీనాం ప్రతి సర్తా పంచదశస్త్వా స్తోమః పృథివ్యాగ్రజతు ప్రముఖ ముఖ్యమవ్యసగత్స్తభ్నాదు బృహత్సామ ప్రతిష్ఠిత్యై సమ్రాటసి అధిపద్మసి బృహతే దిం మరుదస్తే దేవా అధిపతజో బృహస్పతిర్హే దీనాంశౌ త్వా స్తోమౌ పృథివ్యాగిశ్రగతాం వైశ్వదేవాగ్నిమారుతే ఉక్ష్రే అవ్యసగింద్రే స్తభ్నేతాగం శాక్వరదైవతే సామనే ప్రతిష్ఠిత్యాంతరిక్షాజర్హజస్త్వా పృథమజా దేవేషు దివో మాత్రజావరిణా ప్రసంతు విధత్తా చాజమధిపతిష్ట త్వా సర్వే సంవిధానాగస్య పృష్ఠేసు వర్గే లోకే యజమానం చ సాధయంతు అయం పురోహరిగశస్రోజరశ్మిస్తరసౌజాస్తాణీరామన్యౌజకస్థలాజగతస్థలాజాప్సరసౌజా హేతే రక్షాగృహేతయం దక్షిణా విశ్వకర్మా తస్వరథస్వనశ్వరథేజగ్రస్తాణి గ్రామన్యౌ మేనకా సహజన్యాచాప్సరసౌజం పశవో హేతి పౌరుషేజోవధ ప్రహేతిరజం విశ్వచాస్తరథ ప్రోతశ్చాసమరథస్త సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతే చాగుంలోచంతే చాప్సరసౌ సర్వా హేతుర్వ్యాఘ్రాః ప్రహేతిరజముత్తరాత్ సంయద్వసుస్తస్య సేన చిత్తసుషేణస్య సేనాని గ్రామణ్యౌ విశ్వాచే చ ఘృతాచే చాప్సరసా వాపో హేతుర్వాదః ప్రహేతిరజముపర్యర్వాగ్వసుస్తస్య రాక్షశ్చారిష్టనేమిష్ట సేనాని గ్రామణ్యా ఉర్వశే చ పూర్వచిత్తిశ్చాప్సరసౌ విద్యుద్ధేరవస్థోజన్ేస్తేభ్యో నమస్తే నో మృగజం హృదయం దుష్మాయశ్చ నాద్వేషితం భోజం వేదధాన్యాయోస్వా సదనే సాదజామ్యవతశ్చాయాజాన్ నమః సముద్రాయ నమః సముద్రస్య రక్షసే పరమేష్ఠే త్వా సాదయత దివః పృష్ఠే రథస్వదేం రథస్వదేం విభోమదేం ప్రభోమదేం పరిభోమదేం దివం యచ్చ దివం దృగం హదివం మాయుంసేర్విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ దానాయ ప్రతిష్టాయే చరిత్రాయ సూర్యస్వాభిపాతు మహ్యా స్వస్యాశంతమే నదయా దేవదయాంగిరస్వధ్రువాసేదా రోసదశ్వో నయవసే అవిష్యని యదా మహః సంవరణాద్వ్యస్థాత్ ఆదస్య మాతో అనువాది శోచిరథస్మదే వృజనం కృష్ణమస్తి అగ్నిర్మూర్ధా దివః కగుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్వతి త్వామగ్నే పుష్కరాదధ్య సర్వాణి రమంసదా మూర్ధనో విశ్వస్ వాఘతః అయమగ్నిః సహస్రణో వాజస్య శతినస్పతిః మూర్ధా కవీరదీనాం భువో యజ్ఞస్య రజసశ్చ నేతాయ ప్రాణయుద్భిః సచసే శివాభిః ీమూర్ధానందే సువర్షాన్ జిహ్వామగ్నే చృషేహంజవాహం అవోర్ధ్ని సమిధానా ప్రతిధేనమివాజతే ముషాసం జహ్వాయి ప్రభజాముజ్జిహానా ప్రభానవశిశ్రతేనాగమచ్చ అవోచామకమలే మేధ్యాయవచో వందారుషభాజవృష్ణే వ్యవిష్ఠయో నమసా స్తోమమగ్నౌ దివేవ రుక్మముర్వ్యంచమశ్రే జనశ్చ గోపా అజనష్టజాగ్రవిరగ్నిస్సుదక్షస్సువితాజనవిజసే ఘృత ప్రదేకో బృహదాది విస్పృశార్జుమద్విభాది ఫలదేభ్యః శుచిః త్వామగ్నే అంగిరసో గుహాహితమన్నవిందం శిశ్రయాణం వనే వనే సజాయసే మత్స్యమానః సహో మహద్వామాహుః సహసస్పుత్రమంగిరః యజ్ఞస్య కేతుం రథమం పురోహితమగ్నిం నరస్త్రిరథస్థే సమింధతే ఇంద్రేణ దేవే సరథగం సబలిహిషసేదన్నిహోదాయ సుక్రతుః త్వాంచిద్రశ్రవస్తమహవందే విక్షుజంతవః శోచిష్కే శంభుర ప్రజాగ్నేహవిజాయవోఢవే సఖాయ సంవః సంయం చమిషగ్స్తోమం చాగ్నయే వరిషిష్ఠాయ క్షితేనామోర్జోన ప్రే సహస్పతే సగం సమిద్యవసే వృషన్నగ్నే విశ్వాన్యర్యః ఇడస్పదే సమిధ్యసే సనో వసోన్యాఫల ఏనావో అగ్నిన్నమసోర్జో నపాతమాహువే ప్రియంజే దిష్టమరదిగ్స్వధ్వరం విశ్వస్య దూతమృతం సయోజతే అరుషో విశ్వభోజసా సదుగ్రవత్స్వాహుతః సుబ్రహ్మా యజ్ఞః సుషమే వసూనాం దేవగుంబాధో జనానాం ఉదస్య శోచిరస్థాజుహ్వానస్య మేఘుషః బుద్ధో మాసో అరుషాసోది విస్పృశ సమగ్నిమింధతే నరః అగ్నే వాజస్య గోమదీశానః సహసోయో అస్మే చేహి జాతవేదో మహిశ్రవః సవిధానో వసుష్కవిరగ్నిరేణేన్యో గిరా రేవదస్మభ్యం పూర్వణీ గదీదిః క్షపోరాజన్ముదత్మనాగ్నేవస్తో రుతోషసః సైగ్మజం భరక్షసోదః ప్రతి ఆదే అగ్నయీమహి ఇమం దందే వాజరం యద్ధస్యాదేవనీయసే సమిద్దేదయదిద్యవేషగ్స్తోతృభ్యాభర ఆదే అగ్నరిషాహవిః శుక్రస్య జ్యోతిషస్పదే సుశ్చంద్రదస్మ విశ్వదేహవ్యవాక్తుభ్యగం హోయదగిషగ్స్తోతృభ్యాభర ఉభే సుశ్చంద్ర సర్పిషో దర్వే శ్రేణీష ఆసనే ఉత్పోరుజాముచ్చేషమసస్పతిషగ్గస్తోతృభ్యాభర అగ్నేతమంజాశ్వన్నస్తోమై క్రతుం న భద్రగం హృది స్పృశం నిధ్యామాతవోహైః అథాహ్యగ్నే క్రతోర్భద్రస్ దక్షస్య సాధోః రథేరుతస్య బృహతో బూథ ఆభిష్టే అద్యగేర్భిర్గృణంతోగ్నేదాశేమ ప్రయదివోనస్తనయం చుష్మాః ఏభిర్నో అర్కైర్భవానో అర్వాన్ సువర్ణ జ్యోతిః అగ్నే విశ్వేభిః సుమన అనేకైః అగ్నిగుం హోతారం మన్యేదాస్వంతం వసో సూనుగుం సహసో జాతవేదసం విప్రం న జాతవేదసం యవోర్ధ్వజాస్వధ్వరో దేవో దేవాచ్యా కృపా ఘృతస్య విభ్రాష్టిమన శుక్రశోచుష ఆజుహ్వానస్య సర్పిషః అగ్నేధ్వన్నో అంతమః ఉదద్రాదాశివో భవరోచ్యః తన్వాశోతిష్ఠదేదివః సున్నాయ నో నమేమహే సఖిభ్యః వసురగ్నిర్వసుశ్రవాః అచ్చానక్షయ్యుమత్తమో రయుందాః ఇంద్రాగ్నిభ్యాన్వాసజాగజాగ్నజ్ఞాఖారాభ్యాం దేజసామర్త్యసోక్షేభిస్తోమేభిశ్చందోభిరయ్యై పోషాయ సజాతానాం మధ్యమస్థేయాయ మయాద్వాసజుజాగజాగ్నజ్ఞం వాదులాని తప్నిరభ్రయంతి మేఘయంతి వర్షయంతి చుమణీకా నామాసి ప్రజాపతినా ద్వా విశ్వాభిర్థేభిరుపదధామి పృథివ్యుత పరమన్నేన విష్టా మనుష్యాస్తే గో ప్రోక్తారోగ్నిర్విజత్తోస్యాంతామహం ప్రపద్యే సామే శర్మ చ వర్మ చ స్పతిద్యౌరంతరిక్షం బ్రహ్మణామిష్టా మరుతస్తే ప్రోక్తారో వాజుర్విజత్తోస్యాంతామహం ప్రపద్యే సామే శర్మ చ వర్మ చ స్తుద్యౌరపరాజితామృతేన నిత్యాస్తే గోప్తార సూరుజో విగత్తోస్యాంతామహం ప్రపద్యే సామే శర్మ చ వర్మ చాస్తు బృహస్పతి స్వాసా జగదు పృథివ్యా పృష్టే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయాపానాయ విశ్వం జ్యోతిర్గచ్చాగ్నిస్తేజపతిర్విశ్వకర్మా త్వాసాదయత్వంతరిక్షస్య పృష్టే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయాపానాయ విశ్వం జ్యోతిర్గచ్చ వాయుస్తేజపతి ప్రజాపతి స్వాసాదయదు దివః పృష్టే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయాపానాయ విశ్వం జ్యోతిర్గచ్చ పరమే ేష్ఠీతేధిపతి పురోవాత సనిరస్ భ్రస నిరస విద్యుత్ సనిరసి స్థన యుద్ధనిరసి సనిరస్యేజాన్యసి దేవానామగ్నేజాన్యసి వాజోరుజాన్యసి దేవానాం వాజోజాన్యస్యంతరిక్షస్యజాన్యసి దేవానామంతరిక్షజాన్యస్యంతరిక్షమస్యంతరిక్షాయ ద్వా శరీరాయ ద్వా సర్ణేకాయ ద్వా సతీకాయ ద్వా కేతాయ ద్వా ప్రచేతసే ద్వా వివస్పతే ్రవిణే సాదయామితేన ఋషినాథేన బ్రహ్మణాతజా దేవతజాంగిరస్వధ్రువాసీత భోజస్కృత శివరివస్కృత శిప్రాచ్యోర్ధ్వాస్యంతరిక్ష సదస్యంతరిక్షే సీతాంశుషదశేన సదసి గృధ్ర సదసి సుఖం న సదసి నాక సదసి పృథివ్యాస్వాద్రవిణే సాదజామ్యంతరిక్షస్య త్వాద్రవిణే సాదజామి దివస్వాద్రవిణే సాదజామి దిశాన్ త్వాద్రవిణే సాదజామి ద్రవిణోదాన్ త్వాద్రవిణే సాదజామి ప్రాణం మే బాహ్య బాణం మే బాహి ప్రాణం మే బాహ్య మే పాహి విశ్వాజం మే పాహి సర్వాజం మే పాహ్యగ్నే పరగం భృణ్ణామతావేహి సంభావహి పాంచజన్యేష్వప్యేజ్ఞేజా వా అజా వాజే బాహూమా శబ్దస్తగర సుమేకః అగ్నినా విశ్వాసా సూర్యేణ స్వరాక్రత్వాసేపతిర్షభేణ త్వష్టాయుజ్ఞేన అథవాన్ దక్షిణజాస వర్గో మన్యునా వృత్రః సౌహార్ద్యేన తమోధా అన్నేన గజః పృథివ్యాసనో దృగ్భిరన్నాదో వషట్కారేణర్ధ సాంనా తనోపా విరాజా జ్యోతిష్మాం బ్రహ్మణా సోమపాగోభిర్యజ్ఞం దాధార క్షత్రేణ మనుష్యాన స్వేన సరథేన చ పద్యుర్దుభిః ప్రభుః సంవత్సరః ఛరణరిథోస్తవసానాథృష్ట సూర్యస్సం తనోభిః ప్రజాపతిర్మనసాంధోచ్చేతో ధాతా దీక్షాజాగం సవితా భృత్యాం పూషా సోమత్రయన్యాం వరుణపుపరధ్వసురః క్రీయమాణో మిత్రః క్రీతశ్యపిష్టః సాధితో నరం ధిషః ప్రోహ్యమాణోధిపతిరాగతః ప్రజాపతిః ప్రణీయమానోగ్నిరాగ్నేభ్యే బృహస్పతిరాగ్నేభ్యా ప్రణీయమాన ఇంద్రోహమిద్ధానేదిరా సాధితో విష్ణురుపావః క్రియమాణో సర్వ ూతమానో వాయు పూజమానో మిత్ర క్షీరశ్రీర్మంథే సక్తు శ్రీమేష్ణేదో రుద్ర ఆహుతో వాజురావృత్తో నిజక్షా ప్రతిక్షాదో భక్ష ఆగత పితృణాన్నారాశకం సోసురా సింధు నవ వృషమవ ప్రజాన్ సముద్రవగత సలిల ప్రప్లుత సువరుదృశంగత కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతాగ్నేరుజస్థ ప్రజాపతేర్ధాతు సోమస్యర్చేత్వాచేత్వాధ్యుతేత్వా భాసేత్వా జ్యోతిషేత్వా రోహిణీ నక్షత్రం ప్రజాపతిర్దేవతామృగశీర్షం నక్షత్రకం సోమో దేవతా భద్రా నక్షత్రకం రుద్రో దేవత పునర్వసో నక్షత్రమదిర్దేవతృష్యా నక్షత్రం బృహస్పతిర్దేవత శేష నక్షత్రకం సర్పా దేవత మఖా నక్షత్రం పితరో దేవత ఫల్గుని నక్షత్రమరిజమా ఫల్గుని నక్షత్రం భగో దేవత హస్తో నక్షత్రకం సవితా దేవత చిత్ర నక్షత్రమింద్రో దేవత స్వాతి నక్షత్రం వాజుర్దేవత విశాఖే నక్షత్రమింద్రాగ్ని దేవత నో రాధా నక్షత్రం మిత్రో దేవత రోహిణి నక్షత్రమింద్రో దేవత విశ్రుతౌ నక్షత్రం పితరో దేవత షాఢా నక్షత్రమాపో దేవత షాఢా నక్షత్రం విశ్వే దేవా దేవత శ్రోణ నక్షత్రం విష్ణుర్దేవత శ్రవిష్ఠ నక్షత్రం వసవో దేవత సదభిష నక్షత్రమింద్రో దేవత ప్రోష్ఠపద నక్షత్రమజేకపాద్దేవత ప్రోష్ఠపద నక్షత్రమహిర్బుద్ధయో దేవత రేవతీ నక్షత్రం భూషా దేవత స్విజౌ నక్షత్రమశ్వినౌ దేవత ఉదర్ణేర్నక్షత్రయుజమో దేవత పూర్ణావశ్చాద్యత్తే దేవా అదథు మధుశ్చ మాధవశ్రవాసం దిగావృతో శుక్రశ్చిశ్చగ్రయేష్మావృతో నభశ్చ హస్యశ్చ పారిషిగావృతో విషశ్చోర్జశ్చ శారదావృతో సహస్య సహస్యశ్చ హైమంతికావృతో తపశ్చ తపస్థశ్చ శైశిరావృతో అగ్నేరం దశ్రేషోసి కల్పేతాం ద్యావా పృథివీ కల్పం దామావోషధే కల్పం దామగ్నజ ప్రసంగమజ్జేష్ఠ్యాయ సంవ్రతాయేగ్నజ సమనసోంతరాద్యావా పృథివీ శైశిరావృతో అభికల్పమానా ఇంద్రమివ దేవ అభిసంవిశంతు సంయచ్చ ప్రచేతాశ్చాగ్నే సోమస్య సూర్యస్యోగ్ర చ భీమా చ పితృణాయమస్యేంద్రస్య ధ్రువా చ పృథివీ చ దేవస్య స పితుర్మరుతాం వరుణస్య ధర్త్రీ చ ధరిత్రీ చ మిత్రావరుణజోర్మిత్రస్య ధాతుః ప్రాచీ చ ప్రతీచీ చ వసూ నాగం రుద్రాణామాదిత్యానాం తేజేధిపతిరస్తేభ్యో నమస్తే నో మృడయం తుదేయం విష్మోజశ్చ నాద్వేష్టితం భోజం భేదతామి సహస్రస్య ప్రమా అసి సహస్రస్య ప్రతిమా అసి సహస్రస్య విమా అసి సహస్రస్యోన్మా అసి సహస్రోసి సహస్రాయ ప్రేమా మే అగ్నవిష్టకాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చార్బుదం చ న్యర్బుదం చ సముద్రశ్చ మధ్యం చాంతశ్చ పరార్ధశ్చే మా మే అగ్నిష్టకా ష్టి సహస్రమయుతమక్షేరమాణారథస్థాస్థర్తావృథోఘృతశ్చ్యుత మధుశ్చుతమోర్జస్వదే స్వధామినే స్థామే అగ్నిష్టకాధే నవ సంతు విరాజో నామకాముదుఘా అముద్రాముష్మిన్ లోకే సమిద్విషామాశజానః సువర్విన్మధోరథో మాధవః పాత్వస్మాన్ అగ్నిర్దేవో దుష్టరీ దురదాభ్యగిజం క్షత్రగం రక్షదు పాత్వస్మాన్ ఛందరగం సామభిః పాత్వస్మాన్ గాయత్రీ ఛందసాం విశ్వరూపాన్ శృంగావిష్ఠరా స్తోమో అన్నాగం సముద్రో వాతయుధమోజః పిబద్ధు ఉగ్రాజసామభిభో దర్వయోధా శుచిః శుక్రే అహన్యోజసేనా ఇంద్రాధిపతిః ప్రదాతతో నామహి క్షత్రం విశ్వతో ధారజేదం బృహత్సామక్షత్రభృద్వృద్ధమిష్ణుజం దుష్టుభౌజశ్రుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్ష రాజే దిశాగం సహయసాయశస్వతే విశ్వే దేవాః ప్రావృషాన్నాగం సువర్వతి ఇదం క్షత్రం దుష్టరమస్తోజో నాధృష్టగం సహస్రయుగం సహస్వత్ వైరూపే సామన్నిహతచ్చకేమజగచ్చేనం విక్ష్వావేశజామః విశ్వే దేవాః సప్తదశేన వర్చయుతం క్షత్రకం సలిలవాతముగ్రం ధర్తే దిశాం క్షత్రమిదం దాధారోపస్థాశానాం మిత్రవదస్తమోజః మిత్రావరుణ శరదాన్నాం జగత్నో అస్మై రాష్ట్రాయ మహి శర్మ గచ్చతం వైరాజే సామన్నతి మే మేషానుష్ఠుభా సంహృతం వేదకం సహ ఇదం క్షత్రం మిత్రవదార్ద్రదాన మిత్రావరుణా రక్షతమాధిపత్యే సమ్రాడ్దిశాగం సహసాం మే సహస్మత్సుగృహే మంగోమిష్ఠజానః పిబర్తు అవశ్యువాతా బృహదేర్నుషక్వరే విమయ్యజ్ఞమవంతునో భృదాచే సువర్వదే సుదుఖాన పయస్వదే దిశాం దేవ్యవతునో ఘృతాచే త్వంగోపాః ప్రదేతో తపశ్చాద్ బృహస్పతే యామ్యాయం హివాచం ఊర్ధ్వా దిశాగం రంతిరాశౌషధేనాగం సంవత్సరేణ సవితానో అహ్నా రేవత్సామాదిచ్ఛందాపుఛందో జాతశత్రుశ్చో నానో అస్తో స్తోమత్రయస్త్రగం శే భువనస్య పత్నివివస్వద్వాకే అభినో గృణాహి ధృతవతే సవితరాధిపత్యే పయస్వతేరం దిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నఘోరాశేషానా సహసోజామనోతర్మాధరిశ్వజవాజుసంధువానా వాత అభినో గృణంతు పృష్టం భో దివో ధరుణ పృథివ్యా అశేషానా జగతో విష్ణుపత్ని విశ్వవ్యచాయం దేశుభోది శివానో అస్వదితిరుపస్థే మేష్వానరో నూత్యా పుష్టో దివ్యనుభోద్యానుమతిలంబితనుమతే త్వం గయా నశ్చిత్ర ఆభవత్కో అద్యయుంకే నమస్తే రుద్రమన్యవ ఉదోషిషభే నమ నమస్తే అస్తు సన్మనే బాహుభ్యాముతతే నమ యాతిష శివతమా శివం బభూవదే ధను శివాశరుల్యాతమతజానో రుద్రమృడయ యాదే రుద్ర శివాతనో రఘోరాపాపకాశిని తయానస్తను వాసంతమజా గిరిశంతాభిజాగశీ యామిషం గిరిశంత హస్తే విభష్యస్తవే శివాంగిరిత్వతాం కురు మాహిగుంసేః పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదామసి నిధానః సర్వమిజ్జగత జక్ష్మగుం సుమనా అసత్ అధ్యవోచదధి వక్తా ప్రథమో దేవ్యోభిషక్ మహేయశ్చ సర్వాంజంభజన్ సర్వాశ్రయాదు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉదమభ్రస్సు మంగళః యే జయమాగుం రుద్ర అభిజో దిక్షుశ్రుతాః సహస్రశో వైశాగుం హేణ జయమహే అసౌజో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉదయనం గోప అదృశన్నదృశన్నుదహార్జ ఉదయనం విశ్వాభూతాని సదృష్టో మృడజాతిన నమోస్తు నీలగ్రీవాయు సహస్రాక్షాజమేషే అథోజే అస్త సత్వానోహం దేభ్యోగరం నమ ప్రముంచ సన్వరస్తముఖజో రాజ్ఞజోజ్యా యాశ్చ దేహస్త ఋషవః పరాదా భగవో వప అవదత్త ధనుస్త్వగం సహస్రాక్షసదేషుధే నిశీర్యశల్యానాం ముఖా శివో నః సుమనా భవ వీర్జం ధనుః కవర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేషం నస్యేష మహాపురస్య నిషంగసిః యా దేహే ధర్మే షుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాని విశ్వతస్తమయక్ష్మజా పరిభుజ నమస్తే అశ్వాయుధాయ ధిష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ సన్మనే పరిదే సన్మనో హేతురస్మాం వృణద్దు విశ్వతః నథో జగిషిస్తవారే అస్మన్నిధే హితం నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పతదే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతదే నమో నమస్తస్మిందరాజత్విషేమదేవసేనాం పతదే నమో నమో బభ్రుషాజ వివ్యాసినేన్నానాం పతదే నమో నమో హరికేశాయోపవేతనే పుష్టానాం పతదే నమో నమో భవస్య హేత్తేజగతాం పతదే నమో నమో రుద్రాజాతావినేక్షేత్రాణాం పతదే నమో నమః సూతాయాహంజాయవనానాం పతదే నమో నమో రోహితాయ పతదే వృక్షాణాం పతదే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతదే నమో నమో భువం తదే వాయవస్కృతాయౌషధీనాం పతదే నమో నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతదే నమో నమః కృత్స్నవేతాయ ధావతే సత్వనాం పతదే నమః నమః సహమానాయ నిర్వ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమః కగుపాయ నిషంగిణేస్తేనానాం పతయే నమో నమో నిషంగిణ ఇషితిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతేస్తాయూనాం పతయే నమో నమో నిచైరవే పరిచరాజారణ్యానాం పతయే నమో నమస్త్రికాభ్యో దిఘాగం సద్భ్యో విష్ణుతాం పతయే నమో నమో శివభ్యో నగ్నంతరభ్యప్తగం దానాం పతయే నమో నమ ఉష్ణేషణే గిరిశరాజ కదుంచానాం పతయే నమో నమ నిషమద్భ్యో ధన్వాభిభ్యశ్చ వో నమో నమ ఆధన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ నమో నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమాస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమ ఆసీనేభ్యశ్చ వో నమో నమ స్వభద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః ఆవ్యాధనేభ్యో వివిధ్యంతేభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్రగం హదేభ్యశ్చ వో నమో నమో గృచ్ఛేభ్యో గృచ్ఛపదిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపదిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథే రథపదిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యసేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహేతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కురారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ ఇషకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగజుభ్యశ్వనిభ్యశ్చ వో నమో నమస్వభ్యశ్వపదిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ వశపదనే చ నమో నీలగ్రీవాయ చ శితిగంధాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శకవిష్టాయ చ నమో మేఘష్టమాయ చేషుమదే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహదే చ వర్షేజసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్రియాయ చ సమాయ చ నమ ఆశవే చ జరాయ చ నమః శీఘ్రజాగ చేభ్యాగ చ నమ కూర్మ్యాగ చావస్వన్యాగ చ నమస్వ్యాగ చద్వేభ్యాగ చ నమో జ్యేష్ఠాగ చ కనిష్ఠాగ చ నమః పూర్వజాగ చాపరజాగ చ నమో మధ్యమాగ చ గల్భాగ చ నమో దఘన్యాగ చ బుధ్నిజాగ చ నమః సోభ్యాగ చ ప్రతిసర్జాగ చ నమో యామ్యాగ చ క్షేమ్యాగ చ నమః పుర్వర్జాగ చ హృద్యాగ చ నమః శ్లోక్యాగ చావసాన్యాగ చ నమో వన్యాగ చ కక్ష్యాగ చ నమః శ్రవాగ చ ప్రతిశ్రవాగ చ నమః ఆశుషేణాయ చాసురసాయ చ నమః రాగ చాభిందే చ నమో వర్మిణే చ వరోచనే చ నమో బిల్మినే చ కవచనే చ నమః శ్రుతాగ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాగ చాహనన్యాగ చ నమో తృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాగ చ ప్రహితాగ చ నమో నిషంగిణే చేషితిమదే చ నమస్తే క్ష్ణేషవే చాయుధునే చ నమస్వాయుధాయ చ సుసంవనే చ నమస్మృత్యాయ నమచ్చాగ చ నమః కాట్యాగ చ నేప్యాగ చ నమః సూర్యాగ చ సరస్యాగ చ నమో నాద్యాగ చ వైశంతాగ చ నమః కోప్యాగ చాక్యాగ చ నమో వశ్యాగ చ వశ్యాగ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఏభ్యాయ చాతప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంగ్రే చ హనీరసే చ నమో వృక్షేభ్యో హరివేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తేర్థ్యాగ చ గోంగ్యాయ చ నమః పార్యాగ చ ర్యాగ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమ ఆదార్యాయ చాలాద్యాయ చ నమః శ్రష్ట్యాయ చ ధేన్యాయ చ నమస్య గద్యాయ చ ప్రవాహ్యాయ చ నమరిణ్యాజ ప్రవచ్చాజ నమః కయుంశిలాజ సక్షయణాజ నమః కపర్దే చ పురస్తరే చ నమో గోష్ఠ్యాజ జగిహ్యాజ చ నమః స్థల్భ్యాజ జగేహ్యాజ చ నమః కాడ్యాజ జగస్పరేష్ఠాజ చ నమో హదయ్యాజ చ నివేష్ట్యాజ చ నమః భాగం సంజాయ జరదస్యాజ చ నమః శుష్ట్యాజ చ నిత్యాజ చ నమో లోప్యాజ చోలభ్యాజ చ నమః పూర్వ్యాజ చ సూర్మ్యాజ చ నమః పర్ణ్యాజ వర్ణ సద్యాయ చ నమోపగురమాణాయ చాభిఘ్నదే చ నమః ఆఖ్యదే చ ప్రఖ్యదే చ నమో వక్తిరికేభ్యో దేవానాగుం హృదయేభ్యో నమో విక్షేణకేభ్యో నమో విజిన్వత్కేభ్యో నమః ఆనిర్హతేభ్యో నమః ఆమీవత్కేభ్యః రావే అంధదస్పదే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మా భేన్మా రోమో ఏషాం కించన మమత్ రాదేరుద్రశివాధనో శివా విశ్వాహభేషజి శివార్ద్రస్య భేషజి తదానో మృణజీవసే ఇమానో రుద్రాయ తపసే కవర్ధినే క్షయద్వీరాజ ప్రభరామహే మతిం జహానశ్రమసద్యుపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ ననాదురం ృడానోరద్రోతమామయస్కృతిక్షయద్వీరాజనమసా విధేమతే యాచ్ఛాంతరాశ్రమనురాజే పితాదశ్యామతవరుద్ర ప్రణీతౌ మానో మహాంతముదమానో అర్ధకం మానవృక్షంతముదమానవృక్షితం మానవధే పితరం మాదమాదరం వృజామానస్తనువో రుద్రరీరుషః మానస్తోకేతనజే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషరీరుష వీరాన్ మానో రుద్రభామితోమధీర్హ విష్ణం తో నమసా విధేమతే ఆరాత్యే గోర్ణపద పౌరుషఘ్నే క్షయద్వీరాజ నమస్మేతే అస్తు రక్షాజనోదేవ బ్రోహ్యసాజన శర్మ గచ్చద్విబర్హా స్థుతేష్దంగసదం యువానం మృగన్న భీమముపహత్నముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివంతు సేనాహ వరుణో రుద్రస్య హేతుర్వృణక్త పరిద్వేషస్య దుర్మజిరఖాయోస్థిరముఖవద్భస్తనశ్వమేధ్వస్తో కాయతనజాజ మృడజ మేఘట్టమ శివతమ శివోన సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాజకృత్యం వసాన ఆచర వినాకం బిభ్రదాగహి వికిరిత విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగం హేతజోన్యమస్మన్యవపంతు సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతజః తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృతి సహస్రాణి సహస్రశోదే రుద్రాధిభూమ్యా ఏషాగం సహస్రజోజనే మధన్వాని తన్మసి అస్మిన్మహత్యర్ణవేంతరిక్షే భవా అసి నీలగ్రీవాశ్రుతికంఠాశర్వా అధక్షమాశరా నీలగ్రీవాశ్రుతికంఠాదివగం రుద్రా ఉపశ్రుతా ఏ వృక్షేషస్మిందరా నీలగ్రీవా విలోహితా ఏ భూతానామధిపతజో విశిఖాసః కపద్మినః యే అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిపతో జనాన్ యే పథాంబచిలక్షదైలభృతాజ విజుధః యే దేర్థాని ప్రచరంతి శృగావంతో నిషంగిణః యజేతావంతస్థ భూజాగం సష్ఠ దిశో రుద్రావితస్థితే తేషాగం సహస్రజోజనే వధన్వాణి తన్మసి నమో రుద్రేభ్యో జయ పృథివిజాయేంతరిక్షేజేతి విజేషామి ష్టమస్తేభ్యో దశ ప్రాచేర్దశ దక్షిణాదశ ప్రతిచేర్దశోదిచేర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నామృడయం తుదేగం విష్ణోజష్టమాద్వేర్దం వోచం భేదధామి ఓం అశ్వన్నోర్జం పర్వదే శిశ్రుజాణాం వాదే పద్యమ్నే వరుణస్య శుష్మే మధ్యవోషధేభ్యో వనస్పతిభ్యోధి సంహృతాంతాన్న ఇషమోర్జం ధత్తాలస్వగుందరాణాః అస్మర్గస్తే క్షుదమం దేశు గృచ్ఛదుజం దుష్మః సముద్రస్య త్వావాకజాగ్నే పరిమిజామసి ఆవగో అస్మభ్యగం శివో భవ హిమస్య త్వాజరాజునాగ్నే పరిమిజామసి ఆవగో అస్మభ్యగం శివో భవ ఉపజ్మన్నుపవేతసే వక్తరన్నదేష్వా అగ్నే విత్తమపామసి మండో గితాభిరాగహిసే మండో యజ్ఞం పావకవర్ణకం శివం కృధి పావక ఆచితయం జాగృపా క్షామం రుజ ఉషసో నభానునా తోర్వన్నజా మన్నేతసస్య నూరణ ఆయో ఘృణే నదృషాణో అజర అగ్నే పావక రోచిషా మంద్రజా దేవ జిహ్వజా ఆ దేవాని వక్షయక్షి చ పునః పావకదే దివాగ్నే దేవాగుం ఇహావః ఉపయజ్ఞగం హవిష్టన అపామిదన్యజనగం సముద్రస్య నివేశనం అన్యంతే అస్మత్తపం దుహేతజః పావకో అస్మభ్యగం శివో భవ నమస్తే హరసే శోతుషే నమస్తే అస్మత్యుషే అన్యంతే అస్మత్తపం దుహేతజః పావకో అస్మభ్యగం శివో భవ ఋషదే వడత్ సుషదే వడ్వనసదే వడ్వక్షదే వత్సు పర్విదేవే ఏ దేవా దేవానా యజ్ఞిజా యజ్ఞిజా నాగుం సంవత్సరేణముపభాగమాసతే అహుదాదో హవిషో యజ్ఞే అస్మే సలంజుహుధ్వం మధునో ఘృతస్య ఏ దేవా దేవేష్వచిదే వర్తమాయనిజే బ్రహ్మణః పురజేతారో అస్య ఏభ్యో నద్రేపవదేధా భగించ ననదే దివో న పృథివ్యాధిష్ణుషు ఆనదా అపానదాక్షుర్దావచ్చోదావరిబోదా అన్యంతే అస్మత్తపం దుహేతజః పావకో అస్మభ్యగం శివో భవ అగ్నిస్తిగ్మేన శోచిషాజగం సద్విష్వన్యత్రిణం అగ్నిర్నోపగంసతే రజిం సైనానీకేన సువితత్రో అస్మే నష్టా దేవాగం ఆయతిష్ఠ స్వస్తి అరబ్ధో గోపా ఉదనః పరస్పా అగ్నేమదుతరే మధ్యతీ యజమా విశ్వాభువనా నిజుఃపదృషిహోతాషసాదా పితాన సాశిషా ద్రవిణమిమానః పరమచ్చదో వర ఆవివేశ విశ్వకర్మా మనసా యద్విహాయాధాతా విధాత పరమోద సందృగ తేషామిష్టాని సమిషా మదంతి యత్ర సప్తరిషేన్పరేకమాహు యో నః పితా జనితా యో విధాతా యో నః సతో అభ్యాసజ్జాన యో దేవానాన్నామసాదేక దేవతకం సంప్రశ్నం భువనాయం జన్యా ఆయజం తద్రవిణగుం సమస్మానుషజః పూర్వే జరిదారో న భూనా అసోర్తాసోర్తా రజసో విమానే భూతాని సమగృణ్వన్నిమాని నతం విరాధరయిదం జానాన్యద్యుష్మాగమంతరం భవాతి నిహారేణ ప్రావృతా జల్ప్యా చాసుదృపముక్షశాసశ్చరంతి పరో దివా పరదేనా పృథివ్యా పరో దేవేభిరసురైర్గుహాయత్ కవ్యస్విద్గర్భం ప్రథమం దాపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే తమిద్గర్భం ప్రథమం దాపో యత్ర దేవా సమగచ్చంత విశ్వే అయస్య నాభావధ్యేకమర్పితం యస్మిన్నిరం విశ్వం భువనమధిశ్రితం విశ్వకర్మా హిరణిష్టదేవ ఆదిద్గంధర్వో అభవద్విదేయః త్రియేయః పితా జనదౌషధే నామపాంగర్భం యదధాత్ పురుద్రా చక్షుషః పితా మనసా హి ధీరో ఘృతమేనే అజనం నన్నమానే యదేదంత అరదృగం హంత పూర్వ ఆదిద్యా వా పృథివీ అప్రసేతా విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్తపుత విశ్వత స్పాత్ సంబాహుభ్యాన్నమతి సంపద ప్రేర్జా వా పృథివీ ధనజం దేవజేకః కిగ్గిష్విదాసీత్ అధిష్ఠానమారంభణం కథమత్సిక్కిమాసీత్ యే భూమిం జనయన్ విశ్వకర్మా విద్యావోర్ణోహం మహిళా విశ్వచక్షా కీర్ఘేశ్వనం కవసలక్ష ఆసేద్యోద్యా వా పృథివే నష్టదక్షు మనీషిణా మనసా పృచ్చతే దుదగ్నిదగ్ధతిష్టద్భువనాని ధారయన్ యాదే ధామాని పరమాణి జాపమాయా మధ్యమా విశ్వకర్మన్వతే మా శిక్షా సఖిభ్యో హవిషస్వధామస్వజంగజస్వధనుబంధుషాణ వాచస్పతిం విశ్వకర్మాణమోతజే మనోజం వాజే అద్యాహువేమ సనో నే తిష్టా హవనాని జోషజే విశ్వశంభో నమసే సాధుకర్మా విష్టకర్మణ హావృతాన స్వరేంగజస్పతనువన్యుషాణ ముహ్యంతన్యే అభిరస్ సవప్నాస్మాకం మఘవా సూనిరస్తు విశ్వకర్మణ హావర్ధనేన ప్రాతారమింద్రమకరుణారభ్యం తస్మై విశస్సమనమంద పూర్వే రజముగ్రో విహర్యా విశాసత్ సముద్రాయ వయునాయ సింధూ నాం పతజే నమః నదీనాగుం సర్వాసాం పిత్రే జుహుదా విశ్వకర్మణే విశ్వాహామత్యగుం హరిః రాజస్పోషేణ సగం సృజాధనేన ఇంద్రేమం పదరాంగ్రధ సజాతానామసద్వశీ సమేనం మర్చసా సృజ దేవేభ్యో భాగథా అసత్ యస్య కర్మో హవిర్గృహేతమగ్నే వర్ధయా త్వాం తస్మై దేవాధిబ్రవన్నయం చ బ్రహ్మణస్పతిః ఉదుత్వా విశ్వే దేవా అగ్నే భరంతు చిత్తిభిః సనోభవ శివతమః సుప్రతీకో విభావసుః పంచదిశో దైవేర్యజ్ఞమవంతు దేవీరపామతిం దుర్మతిం బాధమానాః రాజస్పోషే యజ్ఞపతిమా భజంతీః రాజస్పోషే అధిజ్ఞో అస్థాత్ సమిధ్యే అజ్ఞావధిమా మహానః ముఖపత్రయేజ్ఞో గృహేతస్తప్తం ఘర్మం పరిగృహ్యాయజంత ఊర్జాయజ్ఞమశమం తదేవాదైవ్యాయధత్రే జోష్ట్రే దేవశ్రీ శ్రీమనాశతపజా పరిగృహ్య దేవాయజ్ఞమాజన్ సూర్యశ్వరిహరికేశ పురస్తాత్ సవితా జ్యోతిరుదజాగుంభజస్రం తస్య పూషా ప్రసవం యాతి దేవః సంపశ్యన్ విశ్వాభువనాని గోపాః దేవాదేవేభ్యో అధ్వర్యంతో అస్థురుభీతగుం సమిత్రే సమితాజ్యై తురీలో యజ్ఞో యత్ర హవ్యమే దిగతః పావక ఆశుషో నోజుషంత దివానదేష దివో మధ్య ఆస్త ఆపప్లివాన్ రోదసీ అంతరిక్షం స విశ్వాచేరభిజష్టే యథాచేరం ధరా పూర్వమపరం చ కేతుం ఉక్షాసముద్రో అరుణః సువర్ణః పూర్వస్థజోనిం విదురా విభేష మధ్య దివో నిహిత ప్రశ్నిరస్మా విచక్రమే రజసః పాత్యంతౌ ఇంద్రం విశ్వా అవేవృథాన్ సముద్రవ్యత సంగిరః రథేతమగో రథేనాం వాజానాగం సత్పతిం పతిం సుమ్నహోర్యజ్ఞో దేవాగం ఆచవక్షద్యక్షదగ్నిర్దేవో దేవాగం ఆచవక్షత్ వాజస్యమా ప్రసవేణోహం గ్రాభేణోదగ్రభీత్ అథా సపద్నాగుం ఇంద్రో మే నిగ్రాభేణాతరాగుం మగః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవివృధన్ అథా సపప్నానింద్రాగ్నే మే విశోచే నాన్యస్యతాం ఆశుశిషామో వృషభో న యుద్ధో ఘనా ఘనః క్షోభనశ్చర్షణీనాం శతకం సేనా అజగత్ సాకమింద్రః సంగ్రందనేనానిమిషేణ జిష్ణునాదుత్కారేణ దుశ్చమేన ధృష్ణునా తదింద్రేణ జగత తత్సహద్భయ్యసో నరేషు హస్తేన వృష్ణా సేషు హస్తే సర్షంగిభిర్వశే సగ్వ్యస్తాదయుధగింద్రో గణేన సగం సృష్టజిత్సాపబాహుషర్ధోర్ధన్ వా ప్రతిహితాభిరస్తా బృహస్పదే పరిదేజార్థేన రక్షోహా మిత్రాగుం అపబాధమానః రథంజేనాః కమృణోజుధాజనం నస్మాకమేద్ధవితారథానాం గోత్రభిదం గోవిదం వజ్రవాహం జయం తమజ్మ ప్రమృణం దమోజసా ఇమగుం సజాత అనువేదయభ్యమింద్రగుం సఖాయో నసగుం రభద్వం బల విజ్ఞాగస్థవిరః ప్రవీరః సహస్వాను వాజేహమాన ఉగ్రః అభివీరో అభిసద్వాసహోజాజేత్రమింద్రరథమాతిష్ఠగోవిత్ భృగో ప్రాణి సహసా గాహమానో దాయో వీరః శతమన్యురింద్రః దుశ్శవనః కృతనాషాఢయుద్ధోస్మాకగుంసేనా అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్మేగా బృహస్పతిర్దక్షిణారజ్ఞః పురజయతు సోమః జయసేనానామభిబంధతేనాం జయంతేనాం మరుదోజంత్వగ్రే ఇంద్రస్య విష్ణో వరుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం సర్ధముగ్రం మహామనసాం భవనశివానాం ఘోషో దేవానాం జగతాముదస్థాత్ అస్మాకమింద్రస్సమృతేషు ధ్వజేష్వస్మాకయ్యా ఇషవస్తా జయంతు అస్మాకం వేదా ఉత్తరే భవంతస్మాను దేవా అవతాహవేషు ఉధర్భయమగవర్ణాయుధాన్యుత్సత్వనాం మామగానాం మహాగుంసి ఉద్వత్రహం రాజినాం రాజినాన్యుద్రథానాం జగదామే దుఘోషః ఉపప్రేత జగదానరస్థిరావశ్యం దుబాహవః ఇంద్రవశ్శర్మ గచ్చత్వనాధిష్యా యథా సథ అవసృష్టా పరాపద శరం బ్రహ్మ సగంసిత గచ్చామిత్రాన్ ప్రవిశమేషాన్ కంచనోక్షిషః పర్మాణి దేవర్మభిశ్చాదజామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం పురోర్వలీదో వరివస్తే అస్తు జగంతం త్వామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపదంతి కుమారామి శిఖాదివ ఇంద్రో నస్తత్ర వృద్రః విశ్వాః శర్మ యచ్చతు ప్రాచేమన ప్రతిశం వేహి విద్వానగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశా వేద్యా నో విభాహ్యోర్జన్నో ధేహి ద్విపదే చతుష్పదే క్రమధ్వమగ్నినాగముక్షగుంభస్తేషు బిభ్రదః దివః పృక్షగుం సువర్గద్వా మిశ్రా దేవేభిరాధ్వం పృథివ్యా అహముదంతరిక్షమారుహమంతరిక్షాద్దివమారుహం దివో నాగస్య పృష్టాత్ సువర్జ్యోతిరగామహం సువర్యంతో నాపేక్షంతాద్యాగుం రోహంతి రోదసీ యజ్ఞే విశ్వతోధారగుం సువిద్వాగుం సోవితే నిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవజతాం చక్షుర్దేవానాముదమర్త్యానాం యక్షమానా భృగభిః సజోషా సువర్యం భృగజమానా స్వస్తి నక్తోషా సా సమనసా విరూపే ధాపజయతే శిశుమేకగం సమీచే గ్రావాక్షామా రుక్మో అంతర్విభాతి దేవా అగ్నిం ధారయం ద్రవిణోదాః అగ్నే సహస్రాక్షశతమోర్ధ్యం శతంతే ప్రాణా సహస్రమపానాః త్వగుం సాహస్రస్య రాజరీషిషేతస్మై దేవిధేమవాజాన స్వాహా స్వర్ణోసి గరుద్మాహాన్ పృథివ్యాగుంసేత పృష్ఠే పృథివ్యాసేత భాసాంతరిక్షమామృణజ్యోతిషాదివముత్తభాన తేజసాదిశముద్రిగుంభ ఆజుహ్వానః సుప్రతీకః పురస్తాదగ్నే స్వాయుజో నిమాసేత సాధ్యా అస్మిన్ సే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవా ఇదమానశ్చ సేదత ప్రేధ్యో అగ్నే దేదిహి పురో నోజస్రజా సూర్మ్యాయమిష్ఠ త్వాగుం శశ్వంత ఉభయం దివాజాః విధేమదే పరమే జన్మన్నగ్నే విధేమస్తో భైరవరే సతస్థే యస్మాజ్యోనేరుదారి ఛాయచేతం రత్వే హవేగుంఠిజుహురే సమిధ్యే తాగుం సమితుర్వరేణ్యస్త చిత్రామాహం వృణే సుమతిం విశ్వజన్యా యామస్య గంభో అదుహ ప్రవీణాగుం సహస్రధారాం పజసా మహీంగాం సప్తతే అగ్నే సమిధ సప్త జిక్వా సప్త ఋషయ సప్త ధామ ప్రజాని సప్తహోత్రాః సప్తధాత్వాయజంతి సప్తజో నీరాపృణస్వాఘృతేన ఈదృంచాన్యాదృంచైతాదృంచ ప్రతిదృంచమితశ్చ సంమితశ్చ సభరాః శుక్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ సత్యజ్యోతిశ్చ జ్యోతిష్మాగిశ్చ సత్యశ్చర్తపాశ్చాత్తగుంభాః రజిచ్చ సత్యజిచ్చ సేనజిచ్చ సుషేణశ్చాంతమిత్రశ్చ దూరే అమిత్రశ్చ గణః ఋతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తా చ విధర్తా చ విధారయః ఈదృక్షా సదేతాదృక్షా స ఊషుణః సదృక్షా స ప్రతి సదృక్షా స ఏతన మితాసశ్చ సంమితాసశ్చ న భూతజే సభరసో మరుతో యజ్ఞే అస్మిన్నింద్రం దైవేర్విశో మరుతో ను పద్మానో యథేంద్రం దైవేర్విశో మరుతో ను పద్మాన ఏవమిమం యజమానం దైవేశ్చ విశో మానుషేశ్చాను పద్మానో భవంతు జీవోదస్యేవ భవతి ప్రతీకం యద్ధర్మే జాతి సమదాముపస్థే అనావిధ్వజాతనువాజయత్వగం సత్వావర్మణో మహిమాపిపత్తు ధన్మనాగా ధన్మనా చిందదేమ ధన్మనా దేవ్రా సమదోజయేమ ధనశత్రోరపకామం కృణోతి ధన్మనా సర్వాః ప్రతిశోజయేమ పక్ష్యంతి వేదాగనేకం దిగర్ణం విజగం సుఖాయం పరిహస్వజానా యోషేప సింధే పితపాతి ధన్వం చాయుజగం సమనే పారయంతి తే ఆచరం దే సమనే వజోషా మా దేవ పుత్రం విభృతాముపస్థే అపశత్రూనే విధ్యతాగం సంవిధానే ఆజ్ఞే ఇమే విష్పురంతి అమిత్రాని బహ్వీనాం పితా బహురస్య పుత్రశ్చాకృణోతి సమనామగత్య విశుద్ధిః సంగాః పుతనాశ్చ సర్వాః ప్రక్షేదనద్భో జగతి ప్రసూతః రచయతిష్టన్నయతి వాజినః పురో యత్ర యత్ర కామయతే సుషారథిః మహేశూనాం మహిమానం పనాయ తమనః పశ్చాదనుయచ్ఛంతి రశ్మయః తీవ్రాన్ ఘోషాం కృణ్వతే వృషపాణయోశ్వారథేభిః సహ వాజయంతః అవక్రామంతః ప్రపదైరమిత్రాన్ క్షిణం దిశద్రోగుం రణపంజయంతః రథవాహనగం హవిరస్య నామయత్రాయుధం నిహితమస్య వర్మ తద్రారథముపశగ్మగం సదేమ విశ్వాః భజగం సుమనస్యమానాః స్వాదుషగం సదః పితరోపజోధాకృశ్రేషుతః శక్తివంతో గభీరాః చిత్రసేనామిషుపదా అమృద్ధ్యా సతో వీరా పురవో వ్రాతసాహాః బ్రాహ్మణాసః పితరః సోమ్యాసః శివేనోహసా భూషాణః పాదతులితాదృతామృథో రక్షామాకిర్ణో అఘసగుం సదీసత స్వర్ణం వస్తే మృగో అస్యాదంతో గోభిః సన్నద్ధా పతతి ప్రసూతా యత్ర నరస్సం చ విచద్రవంతి తత్రాస్మభ్యమిషవః శర్మ జగుంసన్ విజేతే పరిగ్రంథినోస్మా భవతు నస్తనోః సోమాధిబ్రవీతు నోదితి శర్మ యచ్చతు ఆజంఘం దిశాం వేఠాం దిఘనాగుం ఉపజిఘ్రతే అశ్వాజని ప్రచేతసోశ్వాన్ సమత్సు చోదయ నైరివ భోగైః పర్యేతి బాహుం ఛ్యాజాహేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావజినాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాదు విశ్వదః వనస్పతే వేద్వంగో హి భోజా అస్మత్సఖా ప్రతరణ సువీరః గోభిః సన్నద్ధో అసి వేడజస్వా స్థాతాతే జగద్ విజయత్వాని జివః పృథివ్యాః పరియోజమధృతం వనస్పతిభ్యః పరిజాభితగుం సహ అవామోజ్మానం పరిగోభిరాభిరమింద్ర సర్వజ్రగం హవిషారథం గజ ఇంద్రస్య వజ్రో మరుతామనేకం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః సేమాన్నో హవ్యజాదింజుషాణో దేవరథప్రతి హవిజాగృభాయ ఉపశ్వాస పృథివే ముదజ్జాం పురుత్రాదే మనుతాం విష్ఠితం జగత్ సకుంభే సజోరింద్రేణ దేవైర్దూరాజ్జవీరో అపసేధ శత్రూన్ ఆక్రందరవలమోజో నాధానిష్టనిహితాపాధమానః అపబ్రోధదుంభే దుక్షునాగుం ఇత ఇంద్రస్య ముష్టిరసి వీరయస్వ ఆమూరజ ప్రత్యావర్తజేమాక్యేతుమద్దుంభిర్వామదేతి సాశ్రవర్ణాశ్రరం దినో నరోస్మాగమింద్రరచినో జయంతు యదక్రందః ప్రథమం జాయమాన భుజ్యాం చ సముద్రాదుదవాపురేషాత్ శేనస్య పక్షా హరిణస్య బాహో వస్తోత్రం మహి జాతం తే అర్వన్ యమేన దత్తం ధృతయేన మాజునగేంద్రయేణం రథమో అభ్యతిష్ఠత్ గంధర్వో అస్తరశనామ గృహ్ణాత్ సూరాదశ్వం వసవో నిరతష్ట అసి యమో అస్యాదిత్యో అర్వన్నసి ధృతో గుహ్యేన వ్రతేన అసి సోమేన సమయా విపక్త ఆహుస్తే త్రీణి దివి బంధనాని త్రీణిత ఆహుర్దివి బంధనాని త్రీణ్యప్సు త్రీణ్యంతః సముద్రే ఉదేవమే వరుణశ్చర్వనయత్రాత ఆహుః పరమం జనిత్రం ఇమాదేవాజన్నభమార్జనానీమా శభానాగుం సనుతుర్నిధానా అత్రాదే భద్రాదశనా అపశ్రమృతస్య అభిరక్షంతి గోపాః ఆత్మానం తే మనసా రాదజానామవో దివా పతయంతం పతంగం శిరో అవశ్యం వసిభిః సుగేభిరేణుభిర్జేహమానం పతత్రి అత్రాదే రూపముత్తమమపశ్యం జిగేషమానమిష ఆపదే గోః యదా ఏమర్తో అనుభోగమానడాదిగ్రశిష్ఠవోషధీరజేగః అనుద్వారథో అనుమర్జో అర్వన్ననుగావోనుభగః కనీనా అనువ్రాతా సస్తవ సఖ్యమేజురను దేవామమిరే వీర్యంతే హిరణ్యశృంగోజో అస్య పాదామనోజ వా అవర ఇంద్ర ఆసీత్ దేవాజిదస్య హవిరజ్జపాజనియో అర్వంతం ప్రథమో అధ్యతిష్ఠత్ ఏర్మాందాసస్యలిక మధ్యమా సస్యగం శూరణాసో దివ్యాసో అత్యాహ భగంసా ఇవ శ్రేణి శోయతం తేజదాక్షిషుర్దివ్యమధ్యమశ్వాహ తమ శరీరం వదజష్మర్మంతమ చిత్తం వాదనివద్ధీమాన్ తమ శృంగాన్ని విష్ఠితా పురుత్రారణ్యేషు దర్పురాణాచరంతి ఉపప్రాగాచ్ఛసనం వాజ్జర్వాదే వజ్రే చ మనసాదీధ్యాన అధః పురో నీయతేనాభిరస్యానుపశ్చాత్కమయోయంతిరేభాః ఉపప్రాగాః త్వరమేయచ్ఛతస్థమనుపాగుం అచ్చాపితరం మాదరం చ అద్యాదేవాంగుష్కతమాహిగమ్యాసాశాస్తే దాశుషే మార్యాణి మానామిత్రో వర్ణమాలిగమాయుందర్భుక్షామరుదః పరిక్షన్ యద్వాజినో దేవజాతస్త సప్తే ప్రవక్ష్యామో విదథే వీర్యాణి యన్నిర్నిజారేక్ష్ణసా ప్రావృతస్య రాజంగృభేదాం ముఖతో నయంతి సుప్రాగతో మేమ్యద్విశ్వరూప ఇంద్రాపూష్ణా ఫ్రుజమప్యేతి పాథః ఏషచ్ఛాగః పురో అశ్వేన పాదినా పూష్ణో భాగో నీజతే అభిభృజం యత్పురోడా సమర్వదాత్మష్టేదేనగంసౌ శ్రమసా గచిన్వతి యద్ధమిశ్రమృతశో దేవజానం ధర్మానుషా పర్యశ్వన్నగంతి అత్రాపూష్ణ ప్రథమో భాగజేతి యజ్ఞం దేవేభ్యః ప్రతివేదయన్మజః హోదాధ్వర్యురావజా అగ్నిమింభోగ్రావగ్రాభవుదశగ్రస్తాసు విప్రః తేన యజ్ఞేన స్మరం కృతేన స్పిష్టేన భక్షణా ఆపృణధ్వం రూపవ్రస్కా ఉదయే రూపవాహాశ్చశారంజే అశ్వరూపాయ తక్షతి ఏ సార్వతే పచనకం సంభరంచుతో తేషామభిగోర్తిర్న జన్మతు ఉపప్రాగాత్సుమన్మేధాజమన్మదేవా నామాశా ఉపవీత పృష్ఠః అన్వేణం విప్రార్షజో మదంతి దేవానాం పుష్టే చకర్మాసు బంధుం యద్వాదినో దామసం దానమర్వతో జాశీర్షణ్యారసనారజ్జురస్య యద్వాఘాస్య ప్రభృతమాస్యే తృణగుం సర్వాతాతే అపి దేవేష్వస్తు యదశ్వస్య క్రవిషోమక్షికాశ యద్వాస్వరౌ స్వధితౌ లిప్తమస్తి యద్ధస్తయోశ్చ మితుర్యన్నఖేషు సర్వాతాతే అపి దేవేష్వస్తు యదోమధ్యముదరస్యాపవాదిజ ఆమస్య క్రవిషో గంధో అస్తి సుకృతాదచ్చ మితారః కృణ్వంతు తమేధకం శతపాకం వచంతు యత్తే గాత్రాదగ్నినా పచ్యమానాదభిశూలం నిహతస్యావధావతి మాదద్భోన్యామాశ్రుషన్మాతృణేషు దేవేభ్యస్తదుషద్భ్యో రాధమస్తు యే వాజినం పరిపశ్యంతి పక్వయే మాహుః సరభిర్నిర్హరేతి యే సార్వతో మాగుం సశిక్షాముపాసత ఉతో తేషామభిగోర్తిర్నయిన్వతు యన్మేక్షణం వాగస్పజన్యా పాత్రాణి యోష్ణ ఆసేచనాని ఓష్మణ్యా విధానా చరుణామంగా సూనా పరిభోషంచస్వం విక్రమణం నిషదనం వివర్తనయ్యచ్చ పద్వేషమర్వతః యచ్చ పపౌ యచ్చ ఖాసిం ఖాస సర్వాతా తే అపి దేవేష్వస్తు మాత్వాగ్నిర్ధనయుద్ధోమగం ధర్మోఖాభ్రాజంత్యభివిక్తజగ్భిః ఇష్టం వేదమభిగోర్ధం వషకృతం తం దేవా సహృది గృహ్ణం చ స్వం ఏదశ్వాజవాసవస్తృణం తథేవాసంజాహిరణ్యాన్యస్మై సందానమర్వం తం పడ్వేషం ప్రజా దేవేష్వాజామయంతి యద్దే సాదే మహసా శూకృతస్య వాష్ణిజా వాకషజా వాతుతోద సృచే వదాహవిషో అధ్వరేషు సర్వాదాదే బ్రహ్మణా సోదజామి చతుర్శ్రిగుం షద్వాజినో దేవబంధోర్వం క్రీరశ్వస్య స్మృతిస్ సమేతి అచ్చిద్రాగాత్రావజునాగృణోద పరుష్పరురఘుష్యా విశస్త ఏకస్త్వష్ఠురశ్వస్యాశస్తాద్వాజంతారాభవతస్తర్తు జాతేగాత్రాణామృతుథా కృణోమి తాపిండానామృజుహోమ్యగ్నౌ మా త్వాదవద్భుజ ఆత్మా పియంతం మా స్వసిజస్తనువ ఆతిష్ఠిపత్తే మా తే గద్మరగిషస్తాదిహాయ ఛిద్రాగాత్రాన్యసి నామి చూకః నవా ఉవే తన్మయసే వరిష్యసి దేవాగుంకితేభి హరీదేయుంజాపృషే అభూతముపాస్తాజీధురిరాసభస్ సుఖమిదన్నో వాజే స్వశ్రియం పుంస పుత్రాగం ఉత విశ్వాపుషకం రజిం అనాగాస్తన్నో అదిదిక్కణో దుక్షన్నో అశ్వో వనతారుం హవిష్మాన్. అగ్నా విష్ణో సజోషసే మావర్ధంతు వాంగిర నిమ్నైర్వాజేభిరాగతం. వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిష్ట మే ప్రజతిష్ట మే ధీతిష్ట మే క్రతుశ్చ మే సరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిష్ట మే శుభశ్చ మే ప్రాణశ్చ మే బాణశ్చ మే జ్ఞానశ్చ మే సుశ్చ మే చిత్తం చ మహాధీతం చ మే వాచ్య మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మభోజశ్చ మే సహశ్చ మహాయుశ్చ మే జరా చ మహాత్మా చ మే నోశ్చ మే సన్మ చ మే వర్మ చ మేంగాని చ మే స్థాని చ మే పరోగంశ చ మే శరీరాణి చ మే జ్యేష్ఠం చ మహాధిపత్యం చ మే మన్యశ్చ మే భామశ్చ మే వశ్చ మే అంభశ్చ మే నేమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రథిమా చ మే వష్మా చ మే ద్రాఘుజా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్విషశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే జాతం చ మే జరిష్యమాణం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుఖం చ మే సువసం చ మరుద్ధం చ మరుద్ధిష్ట మే గుప్తం చ మే గుప్తిష్ట మే మతిష్ట మే సుమతిష్ట మే సంచ మే వయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్త్రశ్చ మే రసశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే దంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృజశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సోష్ట మే ప్రసోష్ట మే శీలం చ మే రజశ్చ మరుదం చ మే మృదం చ మే లక్ష్మం చ మే నామయచ్చ మే జీవాదుష్ట మే దీర్ఘాయుత్వం చ మే విక్రం చ మే భయం చ మే సుఖం చ మే శగనం చ మే సుషా చ మే సుజనం చ మే భూర్చ మే సోమృదా చ మే భజశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సద్భిష్ట మే సువేదిష్ట మే కృషిష్ట మే వృష్టిష్ట మే జయుక్తం చ మహోద్భిజం చ మే రజశ్చ మే రాజశ్చ మే పుష్కం చ మే పుష్పిష్ట మే విభుజ మే ప్రభుజ మే బహుజ మే భోజశ్చ మే పూర్ణం చ మే పూర్ణధరం చ మే క్షిష్ట మే కూజపాశ్చ మే అన్నం చ మే క్షుచ్చ మే మేఘజశ్చ మే జవాహాశ్చ మే మాఘాశ్చ మే జలాశ్చ మే ముగ్రాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మే నవశ్చ మే శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే అస్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శిఖరాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే యశ్చ మే శీసం చ మే త్రిభుశ్చ మే శ్యామం చ మే లోహం చ మే అగ్నిష్ట మహాపశ్చ మే వేరుధశ్చ మహోషధయశ్చ మే కృష్ణపశ్యం చ మే కృష్ణపశ్యం చ మే గ్రామ్యాశ్చ మే వశవారణ్యాశ్చ విజ్ఞాన కల్పం తాం యుక్తం చ మే విక్తిష్ట మే భూతం చ మే భోజశ్చ మే వస చ మే వసతిష్ట మే కర్మ చ మే శక్తిష్ట మే అర్థశ్చ మయమశ్చ మరిదిష్ట మే గతిష్ట మే అగ్నిష్ట మరింద్రస్త మే సోమశ్చ మరింద్రస్త మే సవితా చ మరింద్రస్త మే సరస్వతీ చ మరింద్రస్త మే ఉషా చ మరింద్రస్త మే బృహస్పతిష్ట మరింద్రస్త మే మిత్రస్త మరింద్రస్త మే వరుణస్త మరింద్రస్త మే త్వష్టా చ మరింద్రస్త మే ధాతా చ మరింద్రస్త మే విష్ణుశ్చ మరింద్రస్త మే శ్రీనో చ మరింద్రస్త మే అరుదస్త మరింద్రస్త మే విశ్వే చ మే దేవారింద్రస్త మే పృథివే చ మరింద్రస్త మే అంతరిక్షం చ మరింద్రస్త మే ద్యావుష్ట మరింద్రస్త మే దిశ్చ మరింద్రస్త మే మోర్ధా చ మరింద్రస్త మే ప్రజాపతిష్ట మరింద్రస్త మే అగుంశ్చ మే రశ్మిష్ట మే దాభ్యష్ట మేధిపతిష్ట ఉపాగుంశుష్ట మే దర్యామశ్చ మహేంద్రవాజవశ్చ మే నేత్రావరుణశ్చ మహాశ్వినశ్చ మే ప్రతిప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంత్రే చ మహాగ్రహణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వామరశ్చ మరుదుగ్రహాశ్చ మే దిగ్రాహ్యాశ్చ మహేంద్రా ఇంద్రస్థ మే వైశ్వదేవస్య మే మరుద్వదీరాస్థ మే మాహేంద్రస్థ మహాదిత్యస్థ మే సావిత్రస్థ మే సారస్వతస్థ మే పౌష్ణస్థ మే పాగ్నేవతస్థ మే ఆయుర్వోధనస్థ మే ఇంద్రస్థ మే బలిష్ఠ మే వేదిష్ఠ మే ధృష్ణజాస్థ మే సుజస్థ మే తమసాస్థ మే గ్రావాణస్థ మే స్వరవస్థ మో పరవాస్థ మే త్రిశమనే చ మే యోనకలసస్థ మే వాయుర్యాన చ మే మూలభృచ్చమ ఆధవనీలస్థ ఆగ్నేయ మే విధ్వానం చ మే గ్రహాస్థ మే గృహస్థ మే ప్రోడాశాస్థ మే పశతాస్థ మే ఉధృతస్థ మే స్వగాకారస్థ మే అగ్నిష్ట మే ధర్మస్థ మే అర్కష్ట మే సూర్యష్ట మే ప్రాణస్థ మే శ్వమేధస్థ మే పృథివీ చ మే దిదిష్ట మే దిదిష్ట మే జ్యౌష్ట మే శక్వరీ రంగుల జ్యోతిషస్థ మే యజ్ఞేన కల్పం తామృచ్ఛ మే సామచ మే స్తోమస్థ మే రజుష్ట మే దీక్షా చ మే తపశ్చ మధుతుష్ట మే ప్రపంచ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రసం తరే చ మే యజ్ఞేన కల్పేత గర్భాస్థ మే వత్సాస్థ మే త్రియవిష్ట మే త్రివీచ మే దివ్యవాచ్య మే నిత్యౌహీచ మే పంచావిష్ట మే పంచావీచ మే త్రివత్సస్థ మే త్రివత్సాధ మే దుర్యవాచ్య మే దుర్యౌహీచ మే వష్ఠవాచ్య మే వష్ఠౌహీచ మముక్షాచ మే వషాచ మరుఢభస్థ మే రేహచ్చ మే నిర్వాంచ మే ధేనుశ్చ మహాయుర్యజ్ఞేన కల్పదాం ప్రాణో యజ్ఞేన కల్పదాం పాయో యజ్ఞేన కల్పదాం ధ్యానో యజ్ఞేన కల్పదాం చక్షుర్యజ్ఞేన కల్పతా విశ్రాత్రైయజ్ఞేన కల్పతా మనోయజ్ఞేన కల్పతా వాగ్యజ్ఞేన కల్పతా ఆత్మయజ్ఞేన కల్పతా యజ్ఞోయజ్ఞేన కల్పతా ఏకాశ మే తిస్రస్థ మే పంచచ మే సప్త చ మే నవ చ మదేకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మదేక వింశతిష్ట మే త్రయో వింశతిష్ట మే పంచ వింశతిష్ట మే సప్త వింశతిష్ట మే నవ వింశతిష్ట మదేక త్రిగంశచ్చ మే త్రయస్త్రిగంశచ్చ మే చతస్రస్థ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే వింశతిష్ట మే చతుర్వింశతిష్ట మే అష్టావింశతిష్ట మే ద్వాత్రికం సచ్చ మే క్షత్రికం సచ్చ మే చత్వారికం సచ్చ మే చతుశ్చత్వారికం సచ్చ మే అష్టాచత్వారికం సచ్చ మే వాజశ్చమశ్చాభిజశ్చ క్రతుశ్చ శుభశ్చ మూర్ధ్వాచౌయస్నేయశ్చాంజాజనశ్చాంజశ్చ భౌమనశ్చ భువనశ్చాధిపతిశ్చ వాజో నః సప్త ప్రతిశస్తతస్రో వామనామతః వాజో నో విశ్వైర్దేవైర్ధనసాతా విహావతు విశ్వే అగ్ని మరుతో విశ్వభూతి విశ్వే భవన్ వర్ణరస్సమిద్ధాః విశ్వే నో దేవా అవసాగమంతు విశ్వమస్తు ద్రవిణం వాజో అస్మే వాజస్య ప్రసవం దేవారథైర్జాతా హిరణ్యజైః అగ్నిరింద్రో బృహస్పతిర్ మరుతః సోమపీతరే వాజే వాజే వదవాజినో నో ధనేషు విప్రామృదాజ్ఞాః అశ్రమధ్వ్యపదమాదయధ్వం నృప్తాజాతమధిపద్దేవజానీ వాజ పురస్తాదుతమధ్యతో నో వాజో దేవాగు మృదుభిః కల్పయాతి వాజస్య హి ప్రసవో నన్నమేది విశ్వా ఆశా వాజపతిర్భవేయం పద పృథివ్యాం వయవోషదేషు వజో దివ్యం దరిక్షేపజోధాం వయస్వదే పురుషః సంతు మహ్యం సంమాసృజామి పదసాధృతేన సంమాసృజాం గపవోషధీభిః సోమం వాజకం సనేనమగ్నే నక్తోషా సా సమనసా విరూపే ఘాపజేతే శిశుమేకకం సమీచీ జావాక్షామా రుక్మో అంతర్విభాది దేవా అగ్నిం ధారయం ద్రవిణోదాః సముద్రోసి నభస్వానార్ద్రదానుశంభోర్మజోభోరభిమావాహి స్వాహా మారుతోసి మరుతాంగణశంభోర్మజోభోరభిమావాహి స్వాహా వశ్యులసి దువస్వాంఛంభోర్మజోభోరభిమావాహి స్వాహా అగ్నియునజ్ఞశవసాఘృతేన దివ్యగం సువర్ణం వజసా బృహంతం తేన రజం పదేమ బ్రభ్రస్థ విష్టపగం సువోరుహాణ అధినాక ఉత్తమే యోగే వక్షా వజరౌపతృణోయాభ్యాగుం రక్షాగస్త పహగ్స్తగ్నే తాభ్యాం పదేమ సుకృతాములోకయ్యత్రర్షజః ప్రసమజాయే పురాణాః తుదసి సముగ్రజో నిరం దుర్దక్షశ్రేణ ఋతావా హిరణ్యవక్షస్య గుణో హిరణ్యర్మహాన్ సహస్రేభ్యనిషద్ నమస్తే అస్తు మామాహిగంసేర్విశ్వస్య మూర్ధన్న చతిష్ఠసి శ్రితః సముద్రే తే హృదయమంతరాయబ్జా వా పృథివీ భువనేష్వర్పితే బుధ్నో దత్తో దధిం భిన్నదివః పర్జన్యాదంతరిక్షా పృథివ్యాస్తతో నో విష్ట్యావతా దివో మూర్ధాసి పృథివ్యానాభిరోర్గవామోషధీనా విశ్వాదుశర్మ సప్రథా నమస్తసే ఏన ఋషజస్తపసా సత్రమాసతేంధానా అగ్నిం సుమరా పరంపరః తస్మిన్నహన్యదేనాకే అగ్నిమేతయ్యమాహుర్మనవస్తేర్నవలిషం తమ్ పత్నీభిరనుగచ్చేమ దేవాః పుత్రైర్భ్రాతృభిరుతవా హిరణ్యైః నాకం గృహానా సుహృతస్య లోకే తృతీయే పృష్ఠే అధిలోచనే దివః ఆవాచో మధ్యమరుహద్భురణ్యగజమగ్నిః సత్పతిష్టేకితానః పృష్ఠే పృథివ్యానిహితోత విద్యుతకథస్పదం కృణుతే పృథన్యవః అజమగ్నిర్వేదతమో వయోధా సహస్రయో దీప్యతామ ప్రయుచ్ఛన్ నిర్భ్రాజమానః శరీరస్య మధ్య ఉప ప్రజాత దివ్యాని ధామ సంప్రచ్య మధ్యమను సంప్రజాతాగ్నే పచోదే భజానాం కృణుధ్వం అస్మిన్ సహస్రే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవాగజమానశ్చ సీదత యేన సహస్రం వహసి జనాగ్నే సర్వమేతసం ఏనేమై యజ్జన్మా వహదే భజాజోజముత్తమః తద్వధ్యస్వాగ్నే ప్రతిదాయిత్యేన విష్టాభూర్తే సయం హృదే తామయం చ కృణ్వగ్స్వాభితర యువానమన్వాతాగుంసేత్వగితం తు మేతం అయం తేజో నిర్విజోజతో జాతో అరోచసాః అంజానన్నగ్న ఆరోహాథా నోవర్ధజారయిన్ మమాగ్నే వర్జో విహవేష్వస్తు భయం ద్వయం ధానాస్తనుపం వృషేమ మహ్యన్నమంతామృతిశ్రతస్రస్త్వజాధ్యక్షేణ వృతనా జయేమ మమ దేవా విహవే సంతు సర్వజింద్రావంతో మరుజో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదః ప్రవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీదస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారామనిహంతపూర్వేరష్టాశ్యామదనువాసువీరాః మహ్యం గజంతు మమజాని హృజాగోజిః సత్యా మనసో మే అస్తు ఏ నో మాణిగాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవే షడుర్వేరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రతిమాతనోర్మానధామద్విహతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రతిమిదం పురస్తాదద్ధో గోపా పరిపాహి నస్త్వం ప్రత్యంచోజంతు నుయుతః పునస్తే మేషాం చిత్తం ప్రబుధా వినేషత్ ధాతా ధాతృణాం భువనస్య యస్సదేవగుం సపితారమతిమాదిశాహం ఇమం యజ్ఞమశ్విమోహా బృహస్పతిర్దేవాః పాహాం దృఢమానం న్యర్థాత్ పురుభ్యజా నో మహిష శర్మ జగం సదస్మిన్ హవే పురుహూతః పురుక్ష సనః ప్రజాయే హర్యశ్వమృడజేంద్రమానోరీరుషోమాపరాదాః యేన స పద్మా అపదే భవంతింద్రాగ్నిభ్రామపబాధామహేతాన్ పుషవో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేరమతిరాజమగ్రం అర్వాంచమింద్రమృతో హవామహేజో గోజిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుష స్వాస్థ కుర్మో హరివో మే దినం ద్వా అగ్నేర్మన్వే ప్రసమస్య ప్రచేత సోజం పాంచజన్యం బహవః సమింధతే విశ్వస్యాం విశుక్రవిరిశివాగుం సమేమహే సనామం సత్వగుంహసః యస్యేదం ప్రాణం నిమిషద్యతేజస్త జాతం జనమానం చ కేవలం స్వాం యజ్ఞం నాచదోహవేమి సనామం సత్వగుంహసః ఇంద్రస్య మన్యే ప్రథమస్య ప్రచేతసో వృత్రఘ్నస్తోమా ఉపమాముపాగుః యో దాశుషస్య కృతో హవముపగం దాసనామం చత్వగంహసః సంగ్రామం నగదు సంవశేదుధేజః పుష్టానుసగం సృజతి త్రయాణి సౌమేంద్రం నాచితాజాహవేమి సనామం చత్వగంహసః మన్మేవాహమ్యగ్రావరుణాదస్త విత్తగుం సత్యోదసాదగ్రహణాయం ముదేథే జ్ఞారాజానగం సరసంయాథముగ్రాతానోముంచతమాగస యో భాగం దశరుజురస్మి సత్యధర్మామి సుస్థరం తమభయాతి దోషజన్ స్థౌమి మిత్రావరుణానాథితో జోహమేమి తౌ నోముంచతమాగస యౌ విశ్వస్థోపతుస్తౌ నోముంచతమాగస ఉపశ్రేష్టానమాశుషో దేవయోద్ధర్మే అస్థిరం సౌమి వాయుగుం సవితారన్నాశితో జోహవేమి కౌ నోముంచతమాగస రచేదమౌ రచే నామ ప్రభూతజే శుభం గమిష్ఠౌ సుజమే విరశ్వయే ేష్మోజస్తౌ నోముంచతమాగస ఎదజాతం వహతుగుం సూర్యాస్త్రిచక్రేణ సగుం సతమిమానౌ సౌమి దేవాశ్వినౌ నాశితోజోహవేమితౌ నోముంచతమాగస మరుతాహం మన్వే అధినో బ్రువంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశోనుభవే సృజమానో తదేతే నోముంచంతేన సహ నిర్మమాయుధం వేడితగం సహస్వద్దివ్యగం శబ్దకృతనాశు విష్ణు సౌమి దేవాం మరుతో నాశితో జోహవే విదేనో ముంచన్త్వేన సహ దేవానాహం మన్వే అధినో బ్రువంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశో నభవే సుజమానో తదేతేనో ముంచన్త్వేన సహ యదిదమ్మాభిశోచతి పౌరుషేజేన దైవ్యేన సౌమి విశ్వాం దేవాన్నాశితో జోహవేమితేనో ముంచన్త్వేన సహ అనుమాజ్ఞానమదిరం విదనుమతేర్పం వైశ్వానరో న భూత్యాష్టో దివి యే అప్రథేతామితేభిరోజోభిరుజే ప్రతిష్టే అభవతాం వసూనాం సౌమి ద్యావాపృథివీనాశితో జోహవేమితేనో ముంచతమగుం హసః ఉర్వీరోదసే పరివస్కృణోటం క్షేత్రస్య పత్నీ అధినో బ్రూజాతం స్తౌ విద్యా వా పృథివీనాథితో జోహమేమితేనోముంచతమగుంహసః యత్తే వయం వరుషత్రాజమిష్ఠా విద్వాగుంసస్య కృమాగచ్చనాగః శిరే స్వస్మాగుం అధితేరనాగా వ్యేనాగుంసి శిశ్వసో విష్మగగ్నే యథాహ తద్వసవో గౌర్యంచిత్వజిషితామముంచతాయ చత్రాః ేవామస్మత్ప్రముంఛాయుంహ్రాతారయజ్ఞే ప్రదరాహాయు హరి ఓ